రాజులైనా బంటులైనా కూలీలైనా వ్యాపారులైనా చీకటైతే సుక్క కోసం జివ్వు జివ్వు ఆగునా. రాజులైనా పంటులైనా సుక్క కోసం నాయన జిపో జిపో ఆగునా, ఎవడైనా యాడవ్వునా సీకటైతే నాయన జిపో జిపో ఆగునా. కల్లైనా సారైనా అరే ఇంగ్లీషు మందైనా అరే కల్తీ సరుకే అయినా ఏదైనా ఏమైనా తాగకుంటే జిపు జిబులానా తాగితేనే తందానా. రంగు రంగు రంగు రంగు రంగు రంగుల మందై రావు రంప మత్తికి సిందైరా. రంగు రంగుల మందై రావు రంప మత్తికి సిందైరా. మెలి తిప్పుతాడు జనం కోసం